ఇచ్చంతి త్వా సోమ్యా సఖాయ శృణ్వంతి లోపం దధాతి ప్రజాంసి తిరిక్షంతే అభిషస్తిం జనా నామింగత్వదా కశ్చన హి ప్రకేతః నదేదోనే పరమాచిద్రజాంశాదు ప్రజాహి హరివో హరిభ్యాం శిరాజ వృష్ణే తవ నా కృతే మా జగ్రావాన సమిధానే అగ్నౌ ఇంద్రస్తుశిప్రో మఘపాదరుద్ర మహావ్రాతస్తుతి కోర్మిర్ఘావాని ఎదుగ్రోధాభాధితమత్యేషుక్వాదే వృఢభవీర్యాణి ్యవయన్యచ్యుతాన్యేకోద్రాజరసి జిఘ్రమాణ సమద్యా పృథివీ పర్వతాసోను వ్రత జగిమీ దేవతస్థు ఉదాభాజే గురుశ్రవోభిరేకో దృఢమవతోహాసన్ ఇమేతీరింద్రరోదసి అపారే యత్సం గృభ్రామఘవన్ కాశిరిత్తే ప్రదూత ఇంద్ర ప్రవతాహరిభ్యాం ప్రదేవజ్ర ప్రవృణన్నే శత్రూన్ జహి ప్రతీజోనూజ పరాజో విశ్వం సత్యం క్రీడి విష్టమస్తు యస్మైరాజురధామర్త్యాజాభక్ంజభజతే గేహ్యా భద్రాజ ఇంద్రసు మదిర్ఘృతాజీ సహస్రధారా పురుహూతరాజి సహదారం పురుహూత క్షియంత మహస్తమింద్ర సంపీ నక్కునారు అభివృత్తం వర్ధమానం పియారుమపాదమింద్ర తమసా జగంధ నిలామీ శిరామింద్రభూమిం మహిమ పారాంసదనే సదత్స అస్తభ్రాద్యామృషభో అంతరిక్షమర్షంతామస్తేహ ప్రసూదా పురాహంతోర్భయమానోగాన్వసోగృణోన్యరేగా ప్రావన్వాణీ పురుహూతం ధమంధీ ఏకోద్వేమసూమతీలమీంద్రావప్రో పృథివీ ముద్యా ఉదాంతరిక్షాదభినస్సమీకజిడోరీ సయుజస్సూరవాజా ద్విజస్సోర్జానమేనాది ప్రతిష్టా దివేది వేహరిజస్వ ప్రసూదా సంయజానలధ్వాన ఆదితస్వై విమోచనం కృణతే తత్పశ్యంతృషదో యామన్ భక్తోర్విహస్వత్యామహీ చిత్రమణీకం విశ్వే జానందిగాయదాగాదింద్రస్య కర్మ సుకృతా పురూణి యజ్జ్యోతిర్నిహితం వక్షణా స్వామా భక్వం చరతి బిభ్రతీ గౌస్వాం స్వాత్మసంహృతముశ్రియాీమింద్రో అదధాద్భోజనాయ ఇంద్రదిష్టయామకోశా భూవన్ యజ్ఞాయ శిక్షగృణతే సఖిభ్య దుర్మాయవో దురే పామత్యా సో నిషంగినో రిపబోహన్ సహ సంఘోరస్వే వమైరమిత్రైర్జీన్యేక్ష్వసనింతపిష్టాస్తాజాసహస్వజిరక్షో మఘవన్ వందయస్వ ఉద్వేహరక్ష సహ మూలమింద్రవృష్ట మధ్యం ప్రత్యగ్రం శృణీ ఆజీవసలలోకం జగర్థ బ్రహ్మద్విషేతపూషింధేదివస్ స్వస్తయే వాజిభిశ్చ ప్రణేత సంయన్మహీరిడ ఆసత్సి పూర్వీ ఆయో వందారా బృహదస్యామాస్మే అస్తు భగాయింద్ర ప్రజావాని ఆనా భరభగమింద్రద్యుమంతం నితే దేష్ణస్య ధీమహి ప్రవేకే ఊర్వీవ్రథే కామో అస్మే తమాప్రేణ వసుపతే వసూనా జిమం కామం మందయాగోధిరస్వైశ్చంద్రవతారాధతాపప్రథశ్చ స్వర్యవో మతిభిస్తుభ్యం విప్రాయింద్రాయ వాహః కుశికాసో అక్రన్ ఆనో గో గోత్రాదర్శి గోపదేగా స్వస్మభ్యం సనయోజంతు వాజా దివక్షాతిష్మోస్మభ్యం సుమాఘవన్ బోధి గోదా సునం భూవేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్సుఘ్నంతం రత్నాని సంచితం ధనానాం సాధ్వన్ నిర్దుఖితం నప్యంగాద్విద్వాదీధీతిం సపర్యన్ ఇదాయత్రుఖితశేకమృంజాన్ సంసర్గ్నే రమణ స్వాదధన్వే నజామజేతాన్ వా రిక్తమారైశ్చకారగర్భం స నిదర్నిధానం యదీ మాతరో జనయన్ తమన్హి మన్యః కర్తా సుకృతో రంజరంధన్ అగ్నిర్జ్ఞే జుహ్వా ఆరేజమానో మహత్పుత్రా రుణస్య ప్రజక్షే మహాన్ గర్భో మహ్యా జాతమేషా మహీ ప్రవృద్ధర్య స్వస్వయజ్ఞైః అభిజైత్రేరసనంద స్పృధానం మహిజ్యోతిస్తమసో నిరజానన్ సంజానతీ ప్రత్యుదాయన్నృషాధిర్గమామభవదే గజీంద్రాః వీరౌసతీరభిధీరా అదృందన్ ప్రాచాహిన్ మన్మనసా సప్త విప్రాః విశ్వామవిందన్ బధ్యామృతస్య ప్రజానన్ నిచ్చానమదావీవేశ వినద్యదీ శరమారుగ్రమద్రేర్మహిపాద పూర్వం సధ్యర్కః అగ్రంగయ సుమధ్యక్షారా నామచ్చారమం ప్రసమాజానదీగాత్ అగచ్చదు విప్రతమస్సీయన్నదూదయత్ సుకృతే గర్భమద్రీ సదానమర్జ్యోతిపర్మకస్యన్నదాభవతింగీరా సద్యో అర్చన్ సదస్సాద ప్రతిమానం పురోభూర్విశ్వాదేధజనీ మాహంతి సుష్ణం ప్రణోదివక్పాదవీర్గవ్యురచ్చన్ సఘాతకీంద్రమున్ నిరవద్యాత్ దిగౌ యదామనాదాదేతురక్కై కృణ్వానాసో అమృతత్వాయ ఘాతం ఇదం చిన్న సదనం భూర్యేషాం యేన మాసాం అశేషాసం కృతేన సంపశ్యమానామదన్నభిష్మం పజః ప్రత్నస్య వేద సోదృహానాః నిరోదసీ అతపద్ఘోష యేషాం జాతే నిష్ఠామృత దుర్ఘోషు వీరాన్ సజాతేభిర్వృత్తః సేతు హవ్యైరు దుశ్రియాః అసృజమింద్రో అర్కైః పురోచస్మే ఘతపద్ధరం దీమస్మాత్మదుహేజేన్యాగౌ పిత్రేజక్రస్తనం తమస్మై మహిత్రుషేమ సుకృతో విహిక్షన్ విష్కభ్రంతస్కంభరే నాజనిత్రీ ఆసీనా భూర్ధ్వం రభసం విమిన్వన్ మహీయలిషణాశిష్ణేషాచ్చోగృహం విద్వా అమ్రోదస్యో ఇరోయస్మిన్ననవద్యాస్ నీతేర్విశ్వాయింద్రాయతవీషీరణుత్తాః మహ్యాదే సఖ్యం వస్మి సక్తీరావృత్రఘ్నే నిజితో యంతి పూర్వీ మహి స్తోత్రమవాగన్ సూరేరస్మాకం సుమాఘవన్ బోధి గోపా మహి క్షేత్రం పురశ్చంద్రం వే విద్వానాదిత్సభ్యశ్చరతమ సమైరత్ ఇంద్రో గృహేరజనద్యేద్యాన సాకం సూర్యముషసం గాతుమగ్నిం అపశ్యేత విభో ప్రసద్ధీతీరసృజద్విశ్వశ్చంద్రాః మధ్వపునానాః కవిభిః పవిత్రైర్జుభిర్హిన్వన్ త్యక్తుభిర్ధనుత్రీః అను కృష్ణే వసూధితే జిగాతే ఉభే సూర్గస్య మంహనాభిజత్రే పరియత్తే మహిమానం రజధ్యే సఖాయ ఇంద్రకామ్యా ఋజిత్యాః పతిర్భవృత్ర సోదృతానాశ్వాజర్వృషభో వయోధా ఆనోదై సఖ్యేభిః శివేభిర్మహాన్ మహీభిరోతిభిః శరణ్యన్ సమంగిరస్వన్నమాసాద పర్జన్నవ్యం కృణోభి సన్యాసే పురాజా ద్రుభోభిషాయి బహునా అదేభిః స్వస్య నో భగవన్ సాతయేధాః పాపకా ప్రజాత అభూవన్ స్వస్తి నృహి పాలమాసా ఇంద్రత్వం రాజిర పాహినో రిషో మక్షో మక్షో గృణి గోజిలో నః అదే దిష్టవృత్త గోపదిర్గా అంతః కృష్ణాంతరుషేర్ధామభిర్గాదిశోనుదా దిశమానృతే నదునశ్చ విశ్వా అవృణోదమస్మా సురం భూవేమ భగవానమింద్రమస్మిన్వరే నృతమం వాజ సాతౌ శృణ్వంత ముగ్రమూతయే సమత్స గృహంతం దత్తాని సంచితం ధనానాం ఇంద్రసోమం సోమపతే పిభేమం మాధ్యమిందినం సమనం చారుయత్తే ప్రపృచ్ఛాసి ప్రేమ గమన్ విజేషంతి ముచ్చాహరీ ఇహమాదయస్వ గవాశిరం మంథినమింద్ర శుక్రం విభాసోమం నరిమాదే మదాయ బ్రహ్మకృతమానూతేన గణేన సజోషా రుద్రైస్త్రిపదావృషస్వ ఏతే దృష్టం ఏతీషీమవర్ధన్నర్చంత ఇంద్రమరుతస్తమోజాః మాధ్యం దినే సమానే వజ్రహస్తవిపా రుద్రేభిస్తగాణస్వజిప్ర ఇంద్రస్య మధుమద్దిమి ప్రయింద్రస్య శ్రద్ధో మరుతోజ ఆసన్ ఏభిర్వృత్తస్యేషిత వివేదా మర్మణో మన్యమానస్య మర్మ మనుష్వదింద్రతమానం విషాణస్తి భాసో వంశస్వతే వీర్యాయ సామవృత్స్వహర్యస్వ యజ్ఞేస్ రంగుభిరపో అన్నాసి సర్షి వృత్రం జన్వాజ శయాలింద్రతరతాపథేన బ్రివాం సంపరి దేవీరదేవం యజామయన్నమసా వృద్ధమింద్రం బృహంత విష్ణుమజరం యువానం యస్య ప్రియే మమ దుర్యజ్ఞయస్య నరోదసీ మహిమానం మమతే ఇంద్రస్య కర్మ సుకృతా పురోణీ వృతాని దేవానమీనంతి విశ్వే దాధారయ ప్రీషిదీంద్యాముతే మాం జజానసూర్యముషసం సుసంసాః అద్రోఘసత్యంతమతన్న హిత్వం సద్యో యజ్జాతో అపీవోహ సోమం నద్యావయింద్రతమసస్తమో జోనాహానమాసా శరదో వరంత తం సద్యో జాత ఇంద్రమదాయ సోమం పరమే వ్యోమన్ యద్ధద్యావా పృథివీ ఆవీవేశీరథావూర్యకారుధాయాన్నయంబరిజయాజాయమానం ద్విజాతవ్యాన్ హతేమహిత్వమనుభూతద్యోర్యన్యజాస్మిజ్ఞామవస్థా యజ్ఞోహిత ఇంద్రబద్ధ నో భూత ప్రియ శ్రుతసోమోభిజేధ యజ్ఞేన యజ్ఞమాపయజ్ఞస్వం యజ్ఞస్తే వజ్రాపహిహత్య ఆవద్ యజ్ఞేనేంద్రమపద చక్రే అర్వాగీయం సుమ్నా జనవ్యాసేవృత్యాస్కో మేభిర్వామృధే పూర్వేభిర్జో మధ్యమేభిరుతనూతనేభిః నిపేషయన్మాజిరనాజిరానస్తవై పురాపార్యాదింద్రబన్నా అంహసో యత్ర పీపరజ్జసానో నామే మయాంత ముభయే హవంతే ఆపూర్ణో అస్య కలధస్వాహాసేత్తే వకోసం సిసిచేపి మధ్యై సమప్రియ ఆవవృత్తన్మదాయం ప్రదక్షిణితభిలోమాస ఇంద్రం నీర పూరభూతసింధర్నాద్రజ పరిషంతో వరంత యుద్ధాయుషిందృణంజోగవ్యమూర్వం సురం భూమేమ భగవానమింద్రమస్మిన్ఫలేమం వాజసాత శృణ్వంత ముగ్రమూతయే సమత్సద్ధంతం వృత్రాణి సంచితం ధనానా పర్వదానాము సతీరుపస్థాదస్మే జివమిషీతే హాసమానే గావే శుభ్రే మాతరాదిహానే విపాక్షద్రీపయసాజవేతే ఇంద్రేషితేర్థసవం భిక్షమానే అచ్చా సముద్రం రథ్యే వయాసః సమారాణే భూర్మిభిక్పిందమానే అన్యావామన్యామక్యే శుభ్రే అచ్చాసింధుం మాతృతమామజా సంవిపాసమువీం సుభగామగన్మ మత్సమీప మాతరా సంవిహానే సమానం యోనిమనో సంచరంతి ఏనా భయం ప్రజసా పిందమానా అనుయోనిం దేవకృతి సంచరంతి నవర్తవే ప్రసవ సర్గదక్తయ్యుర్విప్రో నద్యో జోహమీతి రమధ్వం వేమ సోమ్యాజరితామరీరుపముహూర్తమేవై ప్రసంధమచ్చా బృహతీమ నీరాభస్యురక్వే కుశికస్య సూను ఇంద్రో అస్మాధ్వజ్ర బాహురపాహం భృత్రం పారిధిం నదీనా దేవో నయత్స విదాసు పాణిస్తస్య భయం ప్రసవేయామహుర్వీ ప్రపాచ్యం స్వరవీర్యా అంతలింగస్య గర్భయదహిం విభ్రశ్చత్ నివజ్రేణ పరిణదో జఘానాయన్నాపోయన మిచ్చమానా ఏతద్వచోజరి సర్మాభిమృష్టా ఆయత్తే ఘోడానుత్తరాజుగామి ముక్షేషుకారో ప్రతినోజుడస్వమానో నిఖః పురుషత్రా నమస్తే ఓషస్వదారః కారవే శృణోత యజవ్వో దూరాదన సారథేన నిషూన మధ్వం భవతా సుపారాధో అక్షాసింధవ శ్రోత్యాభిః ఆదేకారో శృణవా మాపచాంసి యయాథ దూరాదన సారథేన నిదేనం శైర్ధ్యానే భయోషామర్యాయేవ కన్యా సస్వచైతే యదంగత్వా భరతా సంతరే యుర్ఘవ్యం గ్రామయిషిత ఇంద్రదూతః అర్షాదః ప్రసవః సర్గదర్భావో వృణే సుమతిం జజ్ఞానామభక్తమిప్రసుమతిం నదీనాం ప్రవిన్వద్ధమిడయంతే సుదాధాభక్షణా ప్రణద్భం జాతసీభం ఉద్వభూర్మిస్సంజాహంత్వా భోజోత్రాణి ముంచత మాజుష్కృతోగ్యేన సాగ్ఞౌరునవారతా ఇంద్రపూర్భిరాదిరద్ధాతమర్కైర్విదద్వసుర్దయమాధో విశత్రూన్ ర్మజోతస్తన్వాృధానో భూరి దాత్రృణద్రోదసి ఉభే మఖశ్చేతమిష ప్రజ్యోతిమిషం నిమాజ మనుతాయ భూషన్ ఇంద్రక్షితీనామ శివానుషీనా విశాం దేవీనాముత పూర్భయా ఇంద్రో వృత్తమృణోచ్ఛర్దనీ చక్రమాజినామమినాద్వర్పణీ అరణ్యం సముదర్పణేష్మావిర్ధేనాగృణోద్ధావ్యానా ఇంద్రస్వర్షా జనయన్నహారిజోషిభ్య ప్రదానా అభిష్టిః ప్రారోజయన్మన వేగేతుమన్నామవిందజ్జ్యోతిర్బృహతేరణాయ ఇంద్రస్తు బర్హణావివేశ నృవద్దధానో నర్యా గురూణి అదేదయద్ధియ ఇమాజ రిత్రే ప్రేమం వర్ణమదిరచ్చుక్రమాసా మహాని ప్రణయంత్యేంద్రస్య కర్మ సుకృతా పురోణి సంవీపేణ మాయాభిర్దస్యోంగ్రవిభూజాయుంద్రమన్నామరీమశ్చకారదేవేభ్య సత్తాదిష్టర్షణి ప్రాస్వ దస్సదానే అస్సదాని విప్రా భుక్తేభిః కవయో గృహంతి సత్రాదాహంబరేణ్యం సహోదాం సవాం సంస్వరవశ్చ దేవీ ప్రేమామింద్రం మదంత్యనుధీరనాథ సదాముత సూర్యం దానేంద్రస్సదానపురుభోజ సంగాముత భోగం సదానహత్తేదస్యోన్ప్రార్యం వర్ణమావత్ ఇంద్రవోటధీరతనోదహాది వనస్పతీంద్రతనోదంతరిక్షం విభేద బలం నో హృదే వివాచోధారాభవద్దమిదాభిక్రదూనా శృణం భూవేమ మఘవానమింద్రమస్మిన్ భరే ఋత వంవాజ సాకౌ శృణ్వంత ఉగ్రమూతయే సమత్సఘ్నంతం వృత్రాణి సంచితం ధరానాం యుజ్యమానా జాహి వాయుర్న నిజితో నో అచ్చ ఇవాస్యంతో అభిసృష్టో అస్మేలింద్రస్వాహారరిమా దేవదాయ ఉపాజిరాపూరుహూతాయరీరథస్య ధూర్ష్వాయూనజ్మి రాజ్యథాసంభృతం విశ్వతశ్చిదుపేమం యజ్ఞమావాహాదయింద్రం ఉపోనయస్వృషనాథ పుష్పోతేమ భక్తం వృషభస్వధావః గతే తామస్వామిమోచేహసో నా దివే దివే సదృశీరద్ధిధారా బ్రహ్మణాతే బ్రహ్మయుజాయునద్విహరీషకాయాసమాద ఆసు స్థిరం రథం సుఖమింద్రాధిష్టం ప్రజానన్ విద్వాహి సోమం మా దేహరీ మృడనాభీత పృష్టానిరేరమన్యజమానాసో అన్యే అత్యాయాహితస్వతో భయంతేరం సుదేభిః ప్రణవామసో మయీ తాయం సోమస్తమే యర్వాంగస్వత్తమం సుమనా అస్య పాహి అస్మిన్ యజ్ఞే బర్హిష్యా ఋషద్యాదిష్పేమం జఠర ఇందూరింద్ర శీర్ణంతే బర్హిస్తుతయం నోమః కృతాధానా అత్తమే దేహరిభ్యాదోగదే పురుషాకాశనుష్ణే మరుత్వచేతుభ్యం రాతాహవీంషి ఇమం నర పర్వతాస్తుభ్యమాభస్సమింద్రగోభిర్మధూమంతమక్రన్ తస్యాగత్యా సుమనారిష్టవాహి ప్రజానం విద్వాహో మరుత ఇంద్రసో మేయే త్వామబద్ధన్న భవన్ గణస్తే దేభిరేతం సుజోడావసానో జిహ్వజాసోమామింద్ర ఇంద్రవివత్స్వధయాజిత్సుదస్యాగ్నేర్వాపాహి జిహ్వజాయజత్ర అధ్వర్యోర్వా ప్రజాదం సక్రహస్తాద్ధో దర్వా యజ్ఞం భవిరోజుడస్వ సురంగోవేమ మఘవానమింద్రమస్మిన్ భరేనుత బంబాజ సాతౌ శృణ్వంత ఉగ్రమూదయే సమత్సఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం ఇమామోషు ప్రభేజం సాధయే ధాస్వచ్ఛస్వదూతిభిర్జాతమాన సుతే సూతే వామృధే వర్ధనేభిర్యః కర్మభిర్మహద్భిశ్రుతో భూర్ ఇంద్రాయతో వా ప్రతిభో విదానాభిర్గేభిర్వృషపర్వాదిహాయాః రయమ్యమానాన్ ప్రతిభూర్వే భాజేంద్రభిర్షధూతస్య విష్ణాః పావర్ధస్వ సమఘాసుతాసయిందోమాస ప్రథమా కుతే మే యథా పూర్వ్యాసోమాయి పన్యో అద్యానమీయాయ మహాన్నమత్రృజనే విరప్స్యూ ఉగ్రం సమపత్యోజా నారాణ పృథివీ జనైనం యత్సోమాసోహరిజస్వమందన్ ఉగ్రో వా మృధే వీర్యాయ సమాచక్రే వృషభ కావ్యేన ఇంద్రో భగో వా జరా అస్య గావః ప్రజాయంతే దక్షిణా అస్య పూర్వీః ప్రయచ్ఛిన్ధావః ప్రథమం యథాయన్నాపః సముద్రం భత్సేవ జగ్మః అతశ్చిదింద్రస్వ సోవరీయాన్యధీం సోమః కృణతి దుగ్ధోంసుః సముద్రే రజింధ భోజాదమానా ఇంద్రాయతోంసుషు దంభరంతః అంసుం దోహంతి హస్తినా భరిత్రేర్మధ్వః పునంతి ధారాజా పవిత్రైః ేవ కుక్షయ స్వమధారా సమీవ్యాచసవనా పురూణి అన్నాయుంద్ర ప్రథమా వ్యాస వృత్తం జన్వాణీత సోమం ఆతూహరమాగీరే తత్పరిష్టా విద్మాహిత్వాసూపతిం వసూనా ఇంద్రయత్తే మాహీనం తత్రమస్మభ్యం తద్ధర్యస్వయం అస్మే ప్రయంధి మఘవన్ విజేషన్మింద్ర రాజో విశ్వవారస్య భూరే అస్మే సతం సరదో జీవసే ధాస్మే వీరాజస్వదయింద్రశిప్రిన్ సునం గోమేమ మఘవానమింద్రమస్మిన్ ఫలేనృత మంబాజ సాతౌ శృణ్వంత ఉగ్రభూతలే సమత్సభ్యంతం వృత్రాణి సంజితం ధనానామాత్రహత్యాయతవృతనాశాహ్యాయ ఇంద్రత్వర్ధయామసి అర్వాచీనం సుతేమన భుతదక్షతక్రతో ఇంద్ర కణ్వంతు బాధతాః నామానితే సదక్రతో విశ్వాభిర్గీర్భిరీమహే ఇంద్రాభిమాతిషాహ్యే పురుష్టుదస్య ధామాభిః సతేన మహయామసి ఇంద్రస్య దర్షణే ధృతాః ఇంద్రం వృత్రాజహంత వే పురుహూతముపబ్రువే భవేషు వాచ సాతయే ర్భవత్వామీమహే సతక్రతో ఇంద్రవృత్రాజహంత మే జుమ్నేషు వృసనాజ్యే ప్రత్సదోర్షశ్రవస్సు ఇంద్రదాక్ష్వాభిమానాదిషు సృష్మిందమన్నభూతయే జుమ్నినం పాహి జాగ్రేవిం ఇంద్రసోమం సతక్రతో ఇంద్రియాణి సతక్రతో జాతే జనేషు పంచసు ఇంద్రతాని తావ్రేణే అగన్నింద్రశ్రవో బృహజ్జుమ్నం దధిష్వదుష్టరం ఉత్తే సుష్మం తిరామసి అర్వావతో నాగశ్యసో చక్రవరావసాః లోకోయస్తే అద్దివైంద్రేహ దదాగాహి అభిదష్టే వదీధయామీషావత్యో నాజీ సుధురోజిహాన అభిప్రియాణి మర్మే సత్పరాణి కవీంగ్రచ్చామి సందృశే సుమేధా ఇలాదవృచ్చజనీ మా కవీనా నోధృత సుకృతస్తక్ష ఇమాభూతే ప్రణ్యో ఓ బద్ధ మా నామనో వాతాధను ధర్మా నిగ్మన్ శ్రీగజత్రగుఖ్యాతానాగుతక్షత్రాజరోదశీసమంజన్ సంమాత్రాభిర్మమిరే సుర్వీ అంతర్మహీ సమృతే ధాజ సేదు ఆతిష్టం తం పరివిశ్వే అభూషాంక్షయోవతానశ్చరతి స్వరోజి మహత్తద్వష్ణో అసూరస్య నామా విశ్వరూపో అమృతానికస్థౌ అసూతపూర్వో వృషభోజ్యాయా నివాస్య సుమృతస్సంతి పూర్వీ జివో నవాదాదస్ జీవి క్షత్రం రాజానా ప్రతివో దాతే శ్రేణీ రాజానా విదధే గురుణి పరివిశ్వాని భూషధస్తాంసి అపశ్యమత్రమనసా జగన్వాన్ మృతేగన్ సర్వాన్నపి వాయుకే సాన్ సజన్వశ్చ వృషభశ్చ ధేనోరానామభిర్మమిరే సజ్ఞంగోః అన్యదన్యద దుర్జా అంబసా నాని మాజినో భవిరే రూపమస్మిన్ సజన్వశ్చ సవితర్ణగిర్మే హిరణ్యయే మమతిం జామసి శ్రేత్ ఆదుష్టదీరోదే విశ్వబిందే అపి భయోషాధనీమాని వౌరే యువం రత్నస్ సాధసో మహోజద్ధైవీ స్వస్తి పరిణశ్యాతం గోపాజిహ్వస్య నస్తృషో విరూపా విశ్వే పశ్యంతి మాలినః కృతాని శృణం గోవేమ మఘవానమింద్రమస్మిన్ భరే నృతమం వాచ సాతౌ శృణ్వంత ముగ్రమూదయే సమచ్చభ్యంతం వృత్రాణి సంచితం ధనానాం ఇంద్రం మదర్హృదా వచ్చమానాచ్చాపతిం స్తోమాదష్టాజిగాతి ధ్యాజాగ్రేవిర్విదధే సస్యమానేంద్రయత్తే జాయతే విద్ధికస్య దివశ్చిరా పూర్జా జాయమానా విజాగ్రేవిర్విదధే సస్యమానా భద్రావస్త్రాణ్యర్జునావసానాదయమస్తే సాధాభిద్యాధీ యమాజిరత్రాజమసూరాసూరజిహ్వాజాగ్రం పదదాహ్యస్థాపూంషి జాతామి సునాస చేతమోహనాత పూషో బుద్ధజేదా నకీరేషాం నిందితామర్త్యేషు జే అస్మాకం పితరో కోషు జోధాః ఇంద్రాయేషాంద్రం హిలామాహీరాభానుద్ధోత్రాణి సృజే దంతరావాన్ సకాహయత్ర సఖీభిర్నవగ్మైర విజ్ఞా సత్వభిర్గానుద్వన్ సత్యం గదింద్రో దశభిర్దశగ్భై సూర్యం విరేదశమశిక్షియంతం ఇంద్రో మధుసంభృతముశ్రియాయాం పద్వద్వేదసమవన్నమేకోః గుహాహితం గుహ్యం గూఢమప్సుహస్తే దధే దక్షిణే దక్షిణావాన్ జ్యోతిర్వృణీతమసో విజానందారే శ్యామదురితాదధీకే ఇమాగిర సోమపా సోమవృద్ధయుగస్వేంద్రపురుతమస్య కారో జ్యోతిర్యజ్ఞాయనోదసి అనుష్యాదారే శ్యామదురితస్య భూరే భూరే జిద్ధితో జనోమత్స్య సుపారాదోవసవోబర్హణావత్ శృణంభూమేమస్మిన్ఫలేతాతౌన్వంతముగ్రభూతే సమత్స్వంతం వృత్తాన్ని సంచితం ధనానా అభివాదయమనా హరి ృఢభం వయమ్ సుతే సోమే హవామహే సపాహిమద్భో అంధస ఇంద్రక్రతువిధం సుఖం సోమం హర్యపురుష్టుతావేషస్వదాతృతిం ఇంద్ర ప్రణోధితావాహనం యజ్ఞం విశ్వేభిర్దేవేభిః శిరస్తవాన విస్పతే ఇంద్రతో వాసుతాజిమేత ప్రయం దిషత్పతే క్షయం చంద్రాస ఇంద్రవః దధిష్వా జఠరే సుతం సోమమింద్రవరేణ్యం తవద్యుక్షాస ఇంద్రవః గిర్వణ పాహిన సుతం మధోర్ధారాభిరజ్యతే ఇంద్రత్వాదాతమిద్యసాః అభిజ్యుమ్నాని బలినీంద్రం సజంతే అక్షీత ఈత్రీ సోమస్య వావృధే అర్వావతో నాగాహి పరాపతశ్చ వృత్రహన్ ఇవాజూఢస్వ నో గిరాః జనంతరపరావతమర్వాపతం చ భూయసే ఇంద్రేహ తదాగాహి ఆనూనైంద్రమద్యగ్భువాన సోమపీతయే హరిభ్యాయాహ్యద్రివ సత్వోదానరిత్రియస్తిరే బహిరానుషక్ అయుజ్యాన్ ప్రాతరద్రాజ ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ క్రియంతా బలిః సేద దీహిదూరపురోడాసం రాధంధితవానేషు నయేషు స్తోమేషు వృగ్రహన్ ఉక్షేష్విందగిర్వన మలయ సోమపాపురం దిహంతి తమ సస్పతిం ఇంద్రం వత్సన్న మాతరాః సమంద్రస్వాహ్యంధ సోనాథసే తన్వామహే నస్తోతారం నిజేకారః వయమింద్రత్వాయవో హవిష్మం తోజరామహే ఉదత్తమస్మయుర్వసో ఆరే అస్మద్విభూముచో హరిప్రియార్వాణ్యాహి ఇంద్రస్వధావో మచ్చేహ అర్వాంచేరేవామింద్రకేశినా ఘతస్నో బరిహిరాతవే ఉపానస్సుతమాగహితో మామింద్రగవాసినం హరిభ్యాస్తే అస్మయో సమింద్రమధమాగహి బరిహిష్టాంగ్రామాభిస్సుతం కుబిన్వస్య నృప్నవాహ ఇంద్రమిోమాచ్చాగురుషిజాయి ఆవృతే సోమపీతయే ఇంద్రం సోమస్ పీతయే స్తోమైరిహ వామహే ముక్తేభిక్కుమిదాగమత్ ఇంద్రసోమాసుతాజిమే తాంద్రధిష్సదక్రతో జఠరే వాజినీవసో విద్మాయిత్వా ధనంజయం వాజేషు దృఢం కవే అధాదే సుమ్నమీమహే ఇమమింద్రగవాజిరం జమాజిరం జనః పిప ఆగత్యావృషభిః సుతం తుభ్యేదిం తస్వభోక్యే ఏ సోమం చోదామి భీతయే ఏకరారంతుతే హృదే పీతయే ప్రశ్నమింద్రహవామహే కుశికాతో అపశ్యవాహ ఆయాహ్యర్వామపాబంధుభేష్టాస్తవేదన ప్రతిపత్వమపేయం ప్రియాసకాయాభిభుసోపభరిస్వామిమేహవ్యవాహో హవంతే ఆయాహి పూర్వీరీరాహర్య ఆశిషముపదో హరిభ్యా ఇమాహిత్వా మతయస్తోమదష్టాయింద్రహవంతే సఖ్యం జూషాణా ఆనో యజ్ఞం నమో వృధం సజోషాయింద్రదేవహరిభిర్జాహితూయం అహం జిత్వా మతిభిర్జోహ వేమిఘృత ప్రజాస్వధమాదేవధూనా ఆగత్వా మేకావృష నావహాతో హరీ సఖాయా సుధృదా స్వంగా ధ్యానావలింద్రస్వనంజుషాణ సఖా సఖ్య శృణవద్వందనాని కుమిన్మా గోపాంతర సేజనస్య కుమిద్రాజానం భగవన్ విజేషిన్ గుబిన్ మరిషిం పవివాంసం సుతస్య గుబిన్మేవ స్వో అమృతస్య శిక్షా ఆత్మా బృహంతో హనయోజుజాన అర్వాగింద్రసమాదో వహంతు రయేద్వితాధిపరింజంత్యాసుతం వృష్టాతో వృషభస్య భూరా ఇంద్రపిపృషధూతస్య వృష్ణాయంతే స్వేన భూసతే చ భార యమతేచ్చాపజి ప్రకృష్టేమతే అపగోత్రవర్థ శృణంభూమేమ మఘవానమింద్రమస్మిన్భరేణమం వాచ సాతౌ శృణ్వంత ముగ్రభూతయే సమత్స్వద్భంతం వృత్రాణి సంజితం ధనా అజంతే అస్తు హరిజతస్వ మహరిభిస్తుత విచారయింద్రహరీభిర్నాగ్యాతిష్టహరీతం రథం హర్యన్నృతమర్చయ సూర్యం హర్యన్న రోజయ విద్వాంశిగిత్వాంహర్యస్వర్ధసైంద్ర విశ్వా అభిశ్రియా యాయింద్రో హరీషాయతం పృథివీం హరివర్పసం అధారయద్ధరిదోర్భూరి భోజరంగజోరంతర్హరిశ్చరత్ జ్ఞానో హరితో మృగా విశ్వమాభాదిలోచనం హర్యస్వో హరితం ధత్తాయుధమావజ్రం బాహ్వోర్హరి ఇంద్రో హర్యంతమర్జూనం వజ్రం శుక్రైరభివృతం అపావృడోద్ధరీభిరద్రీభిస్తుతముద్గాహరీభిరాజత ఆ మంత్రైరింద్రహరీధర్యాయిమయూరోమభిః పాసినోతి ధన్వే వృత్రఘాతో బలం భృజః పురాన్ ధర్మో అపామజః స్థాదారథస్య హర్యోరభిస్వర ఇంద్రో దృఢాచీదారుజః గంభీరాంబుదధీంగ్రీవక్రతుం పుష్యసి కాయీవ రసో గోపాయవాసం ధేనవో యథాహృతం కుల్యాజీవాసత ఆరస్తుజం ప్రయం భరాం సన్న ప్రతిజానతే వృక్షం పక్వం ఫలమంకీవ దూషీంద్ర సంపారణం వసు స్వైరింద్రస్వరాస్మద్దిష్టి సయాదస్తర సవాధానభోజాపురుష్ఠుతభవాన శుశ్రవస్తమః యుధ్మస్యాతే వృషభస్య స్వరాజ ఉగ్రస్య యోనస్త వీరస్య కృష్ణే అనోర్యోహద్రిణో వీర్యా ఆనీంద్రశ్రుతస్య మహతో మహాని మహాంకాశిమహిషవృష్ణే భర్ధనస్పృతగ్రసమానో అన్యాన్ ఏకో విశ్వస్య భువనస్య రాజా సయోధయా క్షయజనాన్ ప్రమాత్రాభిరిచే రోచమాన ప్రదేవేభిర్విశ్వతో అప్రదీరః ప్రభాజ్ఞనాదివ ఇంద్ర పృథివ్యా ప్రోరోర్మహో అంతరిక్షాదృజీషి ఉరుంగభీరం జనుషాభ్యో ఉగ్రం విశ్వవ్యాచ సమభతం నాదీనా ఇంద్రం సోమాన ప్రతివే సుదాతముద్రన్న శ్రవదావేశంచి యం సోమామింద్ర పృథివీద్యాగర్భన్న మాతృతస్వాజాన్వంతి సమూతే మృగం తద్ధ్వర్యవో మృగభవాతవాహు మరుత్వాంగింద్రవృషభోరణాయపి పాసోమనుష్వధంవదాయ ఆసింజస్వజనరే మద్వభూర్విందం రాజాది ప్రతిపస్సుతానా సజోషా ఇంద్రసగణో మరుద్ధి సోమం వివృత్తూర విద్వాన్ జయి సద్రోంగపమృధో నస్మాతాభయం కృణి విశ్వసో నః ఉత ఋజుభిర్ఋజుపాహితో మమింద్ర దేవేభిస్తుతం నాహ ఆభజో మరుతో వృత్రమదస్తుభ్యమోజా ఏ హిహత్యే మగవన్నమద్ధం పరే హరి భోజే కవిష్టౌ ఏ నూనమనుమదం విప్రాంద్రోపం సగానో మరుద్ధి మనస్వంతం వృషభం వా వృధానవకారిం దివ్యం సాసమింద్రం విశ్వాసాహమపాసే నూతనాయోగ్రం